ఎట్లే జీవుడు అహంకారము విడిచినచో ముక్తుడగును, అహంకారమునకు వసుడైనచో బద్ధుడగును. ప్రాణికి అహంకారమే బంధకారణము. హరి అహంకారముతో కూడి జగత్తులను పాలించుచుండును. భగవంతుడైన విష్ణువు స్వతంత్రుడు కాడు. స్వతంత్రుడైనచో గర్భనరకమునను అనుభవించుట, సామాన్యుని వలె అనేక కష్టముల నెందుటయేలా సంభవించును. కనుక హరిహర బ్రహ్మలు మాయచే బంధింపబడి క్రీడించుచుందురు అని వివరించెను. మహిషాసురుని జన్మ వృత్తాంతము. జనమేజయుడు పరదేవత యొక్క అమృత చరిత్రను ఇంకను విన కుతూహలముగానున్నది. దయతో వివరింపుమనగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. పూర్వము మహిషాసురుడను రాజు కలడు. అతని కాలమున దేవదానవులకు ఘోరమైన యుద్ధము సంభవించెను. ఆ రాక్షసుడు తన కోరిక సిద్ధించుటకై మేరు పర్వతముపై తీవ్రముగా తపస్సు చేసెను. బ్రహ్మ సంతోషించి ప్రత్యక్షమై ఏమి కావలనని వాని ప్రశ్నించెను. మహిషుడు నాకు చావు లేకుండునట్లు వరమిమ్మనెను. బ్రహ్మ అది అసంభవము, వేరొక వరమును కోరుకునుమనెను. మహిషుడు దేవదానవ నరుల వలన చావు లేకుండ చేయుము, స్త్రీ నన్ను చంపలేదు, కనుక స్త్రీ వలన చావు సంభవింపని మన్నెను. అంతట బ్రహ్మ, ఓ మహిషాసురా, నీకు స్త్రీ వలననే చావు కలుగును, ఇతరులెవ్వరూ నిన్ను చంపలేరని వరమిచ్చి తన లోకమునకు వెళ్ళెను. దైత్యుడు సంతోషముతో ఇంటికి వచ్చెను అని చెప్పగా జనమేజయుడాతడెవ్వని కొడుకువానికి మహిష రూపమెట్లు వచ్చెనని ప్రశ్నింపగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. పూర్వము రంభుడు కరంభుడు అను ఇరువు దానవులు కలరు. వారికి పుత్ర సంతతి లేదు. వారిరువు పుత్ర సంతతికై చాలా సంవత్సరములు తపస్సు చేసిది. ఇంద్రుడు మొసలి రూపము ధరించి కరంభుని చంపెను. రంభుడు తన యన్న చావు విని తన తలను ఖండించి అగ్నిలో వేయబోవుచుండ అగ్నిని వేల ఊరక ప్రాణములు పోగొట్టుకొందువు, వరమడుగుము అని పలికెను. అంతట రంభుడు ముల్లోకముల గెలుచు కుమారుని ప్రసాదింపుమని కోరెను. అగ్ని దేవుడట్లే నీకు పుత్రుడు జన్మించునని పలికి అంతర్ధానమొందెను. రంభుడు అక్కడక్కడ విహరించుచు మదించిన గేదెపై మనస్సు గలవాడై దాని యందు కుమారుని పొందెను. పిమ్మట రంభుడొక దున్నపోతుతో పోరాడగా అది కొమ్ములతో గుండెలపై పొడిచి అతని చంపివైచెను. రంభుని వియోగము భరింపలేక గేదె చచ్చుటకు ప్రయత్నించుచుండగా మహిషి గర్భము నుండి మహాబలుడగు మహిషుడు జన్మించెను. రంభుడు పుత్రవాత్సల్యముచే మరియొక రూపు దాల్చి వచ్చెను. ఈతడే రక్తబీజుడని రాక్షసుడు. మహిషుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యెను. మహిష రక్తబీజులు దేవదానవులకు చంపరానివారయ్యిరి. మహిషాసురుడు వరగర్వితుడగుట. మహిషాసురుడు వరగర్వితుడై భూమినంతటినీ ఏకఛత్రాధిపతిగా పాలించెను. అతనికి వీరుడైన చిక్షురుడు సేనాపతి, గొప్ప సైన్యము గల తామ్రుడు కోశాధిపతి, అసిలోముడు ఉదర్కుడు బిడాలుడు బాష్కలుడు త్రిణేత్రుడు మొదలగువారు సేనలతో భూమినంతటినీ ఆనాక్రమించిరి. బ్రాహ్మణులెల్లరూ మహిషునకే హవిర్భాగముల నర్పించిరి. ఆ రాక్షసరాజు దేవేంద్రుని వద్దకు దూతను పంపుచు, ఓ సహస్రాక్ష, నీవు స్వర్గము విడిచి వెళ్ళుము, లేదా మహిషునికి దాసుడవగుము. నీవు మహిషాసురుని శరణు వేడనిచో యుద్ధమునకు సిద్ధపడుము అని చెప్పుమనెను. ఇంద్రుడు మహిషుని సందేశము విని కోపించి, ఓరి మందబుద్ధి, నీవు మదించియున్నావు, దూతవుగాన నిన్ను చంపక విడుచుచున్నాను. మీ రాజుతో ఇట్లు చెప్పుము, ఓ మహిషిపుత్ర, నీకు యుద్ధమిష్టమైన త్వరగా రమ్ము, నీ బలమునే నెరుగుదును, నీ కొమ్ములు కోసివేసెదను, నీకు యుద్ధమేమియూ తెలియదు, కొమ్ములతో పొడుచుట మాత్రమే తెలియును అని పలుకగా, దూత వెంటనే మహిషునకు, దేవా, ఇంద్రుడు నిన్ను లెక్క పెట్టుటలేదు, మిక్కిలి నిందించినాడు అని చెప్పెను. అప్పుడు మహిషాసురుడు నన్ను రుద్రుడు కూడా ఎదిరింపలేడు, ఇక ఇంద్ర విష్ణువులేమీ చేయగలరు, నేను దేవతనెల్ల జయించి స్వర్గమును వశము చేసికొందును, దానవీరులనందరును సేనాపతులుగా నియమింపుడు, స్వర్గమును జయించుటకు సంసిద్ధులు కండని రాక్షసులనాదేశించెను. ఇంద్రునకు గురుని హితబోధ. మహిషుని దూత వెళ్లిన పిమ్మట ఇంద్రుడు యమవరుణవాయు కుబేరులను పిలిచి, సురలారా, రంభుని పుత్రుడు మహిషుడు మహాబలశాలి, వరగర్వముచే మదించియున్నాడు. అతడు నా వద్దకు దూతను పంపినాడు. ఆ దూత, నేను స్వర్గము విడిచి ఎక్కడకేని వెళ్ళవలెననియు, అట్లు కానచో మహిషునకు మృత్యుడను కావలనని చెప్పెను. ఇప్పుడు మన కర్తవ్యమేమో తెలుపుడు, బాలునితో సంధి తగినది కాదు, మనము ముందు శత్రుసేనల సంఖ్యాబలములను చారుల ద్వారా తెలిసికొని పిమ్మట యుద్ధ భేరి మ్రోగింపవలయును, తొందరపడి ఏ పనియూ చేయురాదు అని నేర్పరి అయిన చారుని పంపెను. అతడు శత్రుసేనల బలాబలములు తెలిపెను. మహిషుని బలమును ప్రయత్నము విని ఇంద్రుడు ఆశ్చర్యపడెను. అంతటా బృహస్పతి దగ్గరకు వెళ్ళి, మహిషుడు మహావీర్యుడు మత్తుడును, అతడు దానవులందరితో కలిసి యుద్ధమునకు రానున్నాడు, ఇప్పుడు మాకు నీవే దిక్కు, ప్రతిక్రియ నాలోచింపుము అని పలుకగా, బృహస్పతి బాగుగా నాలోచించి ఇంద్రునితో ఇట్లనెను. ఇప్పుడు బాగుగా ఆలోచించి యథావిధిగా ప్రయత్నమునర్పుము, పిమ్మట కాదగినది కాగలదు, మనమెంత ప్రయత్నించినను దైవము అనుకూలించినగాని ఏ పనియూ ఫలము నీయజాలదు, మమకారములేనివాడు సుఖపడుము, మమకారము నశించిననే జ్ఞానము అలవడును, ఏది జరుగవలెనో అది జరిగి తీరును అని ధైర్యమును కలిగించెను. ఇంద్రుడు మహిషుని సేనలతో పోరుట. ఇంద్రుడు గురువు మాటలు విని, నేను మహిషుని నాశమునకు యుద్ధ ప్రయత్నమునర్తును, పూర్వము వృత్రనముచి బలాసురుల వధించినట్లే మహిషుని సంహరింతును, నీ బలము వజ్రాయుధ బలము నాకు గలవు, హరిహరులు నాకు సహకారులు, నీవు రక్షోగ్న మంత్రములు జపించిన నన్ను కాపాడుమని ప్రార్థించెను. బృహస్పతి యుద్ధములో జయాపజయములు నిర్ణయింపజాలము, ఇప్పుడు యుద్ధమునకు సిద్ధమగుమని కాని వద్దని కాని నేను చెప్పను, జరుగవలసినది జరుగునని యూరకుండెను. అంతట బ్రహ్మ వద్దకు పోయి ఇంద్రుడు, పితామహా, మహిషాసురుడు స్వర్గమునాక్రమించు ప్రయత్నమొనర్చుచున్నాడు.